sing it out. Just say namaste. Hey, la la la hire, la la la hire. Come on now, jig it on mas. Boom, boom, boom, boom. చూస్తే బాప్రే బాప్ షాకులు ఇచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్. Sensation. So, ko anna maata ke idi kotta equation. Nah.